నిదరే కలైనది, కలయే నిజమైనది, బతకే జత అయినది, జతయే అతనన్నది. మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథేయిల. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతకే జత అయినది, జతయే అతనన్నది. మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, మొదలాయే కథేయిల. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతకే జత అయినది, జతయే అతనన్నది. మనసేమో ఆగదు, క్షణమైన తోచదు, జతయే అతనన్నది. మనసే